అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. ఆకాశం బ్రద్దలైనప్పుడు, నక్షత్రాలు చెదరిపోయినప్పుడు, సముద్రాలు చీల్చబడినప్పుడు, సమాధులు తెరువబడినప్పుడు, అప్పుడు ప్రతి మనిషికి తాను ముందు వెనుక చేసుకున్నదంతా ఏమిటో తెలిసిపోతుంది. ఓరి మానవుడా, పరమదాత అయిన నీ ప్రభువును గురించి ఏ విషయం నిన్ను మోసంలో పడవేసింది? ఆయనే నిన్ను సృష్టించాడు, ఎలాంటి లోపము లేకుండా నిన్ను తీర్చిదిద్దాడు, నిన్ను తగిన రీతిలో పొందికగా రూపొందించాడు, తాను తలచిన ఆకారములో నిన్ను క్రమబద్ధంగా మలిచాడు. ఎంతమాత్రం కాదు, అసలు విషయం ఏమిటంటే మీరు శిక్షా ప్రతిఫలాలు లేవని తిరస్కరిస్తున్నారు, కాని మీపై కాపలాదారులు నియమించబడి ఉన్నారు. మీ చర్యలను ఒక కంట కనిపెడుతూ ఉండే గౌరవనీయులైన లేఖకులు మీపై నియమించబడ్డారు. మీరు చేసే ప్రతి పని వారికి తెలుసు. నిశ్చయంగా సజ్జనులు సుఖ సంతోషాలలో తేలియాడుతూ ఉంటారు, నిస్సందేహంగా దుర్జనులు నరకానికి పోతారు. తీర్పు దినం నాడు వారు అందులో ప్రవేశిస్తారు, ఇక అందులో నుంచి ఎంతమాత్రం బయటపడలేరు. అవును, ఆ తీర్పు దినమేమిటో నీకేమైనా తెలుసా? ఆ రోజున ఏ మనిషి కొరకు ఏదైనా చెయ్యటం అనేది ఎవరికీ సాధ్యం కాదు. ఆనాడు తీర్పు ఇచ్చే అధికారం పూర్తిగా అల్లా చేతుల్లోనే ఉంటుంది.